ఇవ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నిజమల్లి వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారకా సమీపాన వాలగా లేనే లేదు ఇంకే కోరిక. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ.